జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణం రామచంద్రస్వామి ప్రజా అనురంజకత్వముగా ఏ స్థితిలో ఉన్నారో తెలియచేస్తూ ఉన్నారు వాల్మీకి కవిగా. నచానృత కథో విద్వాన్ వృద్ధానాం ప్రతిపూజకః అనురక్తః ప్రజాభిశ్చ ప్రజశ్చాపి అనురంజతే. ఆయన గుణాలు బుద్ధిమంతుడు నీతిమంతుడు ఇలా చెప్తూ వరుసనే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నచ అనృత కథో విద్వాన్, అనృత కథలు అంటే కల్పన కథలు అన్నమాట. కల్పన కథలు అందు ఆయన ఏనాడు కూడా గౌరవంగా కానీ లేక ఇష్టంగా కానీ చూసేవాడు కాదు. కల్పిత కథలు అసలు ఆయనకి ఇష్టమే ఉండదు. ఇక వృద్ధానాం ప్రతిపూజక, పెద్దలను పూజిస్తూ ఉండేవాడు. అనురక్త ప్రజాభిశ్చ, ప్రజలతో అనురక్తుడు, ప్రేమగా ఉండేవాడు, ప్రజలను రంజింప చేస్తూ ఉండేవాడు అన్నారు. ఇక వీటికి వివరణ వ్యాఖ్యానంలో గోవిందరాజ స్వామి ఏం చెప్తున్నారో చూద్దాం. స ఇది శేష, అంటే స అనే దాన్ని తెచ్చుకోవాలి ఆయన రాముడు. స రామ అనృత కథో నభవతి, అనృత కథలయందు ఉండేవాడు కాదు. కథ అంటే ప్రబంధ కల్పన. కథ అనే దానికి పేరు కల్పన, ప్రబంధమును కల్పించిన ప్రబంధము అని. అంటే బాగా వర్ణనలు ఉంటాయి, అందు చాలా బాగుంటుంది. కథలు కథలుగా చెప్పుకుంటారంటారు కదా. అనృత అసత్య కథ యశ కల్పిత ఇతివృత్త అసత్కావ్య ఆలాపవర్జిత ఇది అర్థ. అసత్కావ్యములు ఇవి, ఇటువంటి వాటిని వర్జించమని చెబుతారు, వినకూడదు అని అంటారు. కావ్యాలాపాంశ్చ వర్జయేత్ అనేది ఒక శ్లోకపాదమో ఒక సూత్రమో ఏదో వినపడుతూ ఉంటుంది. అంటే కావ్యములను వినకూడదు అని. అవి సన్యాసులకు చెబుతారు. సన్యాసులైనటువంటి వారు సంసారమును విడిచిపెట్టి పరమాత్మ యందు రక్తి కలిగి ఉండాలి. కనుక కావ్యములలో శృంగారము, నాయికలు ఇలా చాలా తయారైపోతూ ఉంటాయి. కనుక వాటిని చదివితే మనస్సు చెలించిపోతూ ఉంటుంది. అటువంటి వాటిని అసలు విడిచిపెట్టాలి అని అంటారు. అందరూ విడిచిపెడితే మంచిదే కానీ విడిచిపెట్టరు. మరి ఈనాడు అసలు వీటినే విడిచిపెడితే ఇంకా ఇంకేమున్నాయి? అసలు ఇంకేమీ లేదు. అసలు కాలక్షేపాలే లేవు. అన్ని టీవీలు, వీడియోలు, ఏయో ఈ మీడియాలు, వార్తలు తప్పుకుంటే మిగిలినవన్నీ ఇవే. అంతా కూడా ఇలా శృంగారము, ఇంకా రకరకాలైనటువంటివి దాంట్లో ఇంకా ఎంతో పాండిత్యమును చూపిస్తూ ప్రదర్శిస్తూ ఉంటారు. అటువంటి వాటిని రాముడు మాత్రం అసలు విసర్జించాడు. అసలు వాటి యందు ఇష్టాన్ని చూపేవాడు కాదు. వేత్తీతి విద్వాన్, ఆయన విద్వాంసుడు. అనృత కథాభావశ్చ నతు తదజ్ఞానాత్ కింతు తద్వర్జ్యత్వ జ్ఞానాత్. అయితే అవి తెలియక కాదు, అనృత కథల్ని ఆయన విద్వాన్ అంటూ ఉన్నారంటే తెలిసి, ఏమిటి దాన్ని విడిచిపెట్టాలని తెలిసి ఇవి మంచి కాదని విడిచిపెట్టేస్తాడట. మరి చదవకుండా కానీ వినకుండా కానీ ఎలా తెలుసు అని అంటే, చదవకుండా వినకుండా ఏమీ తెలియదు కదా ఏదీని. అది చదివినా సరే విన్నా సరే వాటిని విసర్జించేయాలి అని దీని ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది అంటున్నారు. వృద్ధానాం, వృద్ధులు పెద్దలు అంటే పూర్వోక్త త్రివిధ వృద్ధానాం ప్రతిపూజక ప్రత్యుద్గమ్య పూజక. వృద్ధులంటే పూర్వోక్త, ముందు చెప్పారు కదా. ఏం చెప్పారు? శీలవృద్ధులు, వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు అంటూ ఆ మూడు రకాలుగా చెప్పారు. వారిని విషయంలో ఈయన ప్రతిపూజక, ముందుగానే లేచి వారికి గౌరవిస్తాడు. అలాంటి పెద్దలను గౌరవిస్తూ ఉంటాడు రాముడు. అంటే పెద్దలను గౌరవించాలి అని తెలుసుకోవాలి. మరి ఈ కాలంలో ఇది చాలా వరకు అడుగంటిపోయింది. పెద్దల్ని గౌరవించడం లేదు, ఎందుకు గౌరవించాలి అనే స్థితికి వచ్చేశారు. ఎంతవరకు వచ్చారు అని అంటే, బయట పెద్దలే కాదు అసలు తల్లిదండ్రులను మాత్రం ఎందుకు గౌరవించాలి? వాళ్ళు మమ్మల్ని ఏమైనా కావాలని కన్నారా ఏమిటి? వాళ్ళు పడుకుంటే మేము పుట్టామనే స్థితిలోకి ఈనాడు వచ్చేసి చాలామంది చెప్పారు ఈ మాటలు. వాళ్ళ మాట ఎందుకు వినాలి? మేము ఇష్టం వచ్చిన వాళ్ళు మేము ప్రేమించి మేము ఉండకూడదా అని ఆ తర్వాత అనుభవించేటప్పుడు ఆ కష్టాలన్నీ తెలుసుకుని అప్పుడు బాధపడతారు. ముందు ఎవరికి తెలియదు. ఇవన్నీ కూడా ఒక అభ్యుదయవాదంలాగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళేదో వెనకటి వాళ్ళందరూ కూడా పాత చింతకాయ పచ్చడి అన్నట్లుగా ఉంటారు. అది చాలా పొరపాటు. ఇవన్నీ తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్నప్పుడు ఆ పెద్దలైన వారిని గౌరవించాలి. అలా గౌరవించేవాడు రాముడు. ఇక అనురక్త ఆయన ప్రజాభిశ్చ ప్రజాభిహి అంటే పండిత పామర అవిశేషేణ సర్వాభిహి ప్రజాభిహి అనురక్త అనురాగ విషయీకృత. ఈయన ప్రజలు అంటే వీళ్ళు పండితులు కావచ్చు పామరులు కావచ్చు ఎవరైనా సరే అక్కడ ఏ విశేషణము చెప్పలేదు. వాళ్ళు పండితులైనా సరే పామరులైనా సరే సర్వ ప్రజల యందు కూడా అనురాగాన్ని చూపిస్తూ ఉండేవాడు. వాళ్ళు కూడా అలాగే ఈయన యందు చాలా ఇష్టాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు. అదే అనురంజయతి ఇది స్వయం పూర్వం ప్రజారంజయత్వా తత స్థాభిహి అనురక్తో భవతి. ముందుగా ఆయన ప్రజలను రంజింపచేసేవాడు. రాజా అంటే రంజనాత్ రాజా అని కూడా మనకి చెప్తూ ఉంటారు. అంటే రంజింపచేసేవాడు కనుక అతడిని రాజు అంటారు అని. అంతేగాని శాసించటం ఒక్కటే కాదు రాజుకి లక్షణం. ముందు అసలు వాళ్ళని రంజింపచేయాలి అంటే ఆనందపరచాలి. వాళ్ళకి తెలియనివన్నీ తెలియపరుస్తూ ఏవి శాసనాలు చేసినా లేక పరిపాలనా విధానంలో కానీ ఇదిగో ఇలా ఇలా ఇలా పన్నులు వేసినా అన్నీ కూడా వారికి తెలియచెప్పి మీకు చాలా తక్కువ మీ పన్నులు వేయటం తక్కువ మీకు ఉపయోగాలు ఎక్కువ అంటూ ఇంకా ఇలాంటివే కాదు ఆయా సమయాలకి ఎప్పటికీ ఏమేమి కావాలో అన్నీ కూడా వారికి వివరిస్తూ వారి యొక్క అనురాగమును ప్రేమని కూడా ఈయన చూరగొనేవాడు. ఆ తర్వాత వాళ్ళు ఈయన్ని గౌరవించేవాళ్ళు. మరి పరస్పరము కూడా గౌరవించుకుంటారు. ఇప్పుడు ఏమైపోయింది? ప్రజలకి పాలకులకి పరస్పరము దూషణలు మొదలైనవి. ఒకరినొకరు దూషించుకోవటమే, వివరాలు తెలియచేయటాలంటూ ఏమీ లేదు. వారిని వీరు వీరిని వారు తిట్టుకోవటమే. పైగా ప్రజలు మాత్రమే కాదు ప్రజాభిప్రాయం అంటూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పేస్తూ ఉంటారు. ఈ టీవీలో వాళ్ళు పిలుస్తుంటారు ప్రతిపక్షాలు పాలక పక్షాలు. ఇంకెక్కడ ప్రజలు? ప్రజలంటే వీళ్ళే ప్రజలు, మిగిలిన వాళ్ళకి ఎవరు లేరు వాళ్ళ దృష్టిలో. పాలక పక్షాలు ఎప్పుడూ కూడా ప్రతిపక్షాలను తిడుతుంటారు, ప్రతిపక్షాలు ఎప్పుడు పాలక పక్షాలను తిట్టుకుంటారు మీరేం చేశారు అని. ఇంతే తప్ప ఒకరికి ఒకరు కలిసి అందరమీ కలిసి ప్రజలను ఇలా మనం పాలిస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనే రాదు అసలు. మరి కాల ప్రభావము, మనుషుల ప్రభావము, మనుషుల ఆలోచనలే. కాలం అంటే వేరే ఏమీ మనకి, సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, సూర్యుడు ఉదయించేదే తూర్పు దిక్కు అంటాం. అలాగే మనం ఏవి వాడుకుంటున్నామో ఆదివారము సోమవారం అని అంటూ మొదలే అన్నీ మళ్ళీ తిరిగి అయ్యే వస్తూ ఉంటాయి. కాలంలో మార్పు అంటే అర్థం ఏంటంటే బుద్ధులలో మార్పు అని, మనుషులలో కలిగినటువంటి ఆలోచనలలో మార్పు. దానినే కాలం మారింది కాలం మారింది అంటుంటారు. సహజంగా ఇది ఎందుకు వచ్చింది అని అంటే సామాన్యంగా కాలం మారినప్పుడు ప్రకృతిలో మార్పు వస్తుంటుంది. అంటే కాలము అని అన్నప్పుడు ఎక్కువ బాగా ఎండలు వచ్చినాయి అనుకోండి, అది వేసవకాలం అంటాం. మరి మార్పు వస్తుంది కదా, చెరువుల్లో నీరు ఇంకిపోతాయి, చెట్లన్నీ ఎండిపోతాయి, ఇలా మనుషులకు వడదెబ్బ, అన్ని కాలం మారి వస్తూ ఉంటుంది. అలాగే మళ్ళీ చలికాలంలో చలి వస్తూ ఉంటుంది, వర్షాకాలంలో వర్షాలు వస్తూ ఉంటాయి. కాలం మారిందని అంటే ఒక మార్పు ప్రకృతిలో వచ్చిన దానిని బట్టి మనుషుల బుద్ధులలో కూడా మార్పుని కాలం మారిందని అంటారు. అది కనుక మరి ఆ కాలము ఈ కాలము చూస్తే దానికి అందుకే కృతయుగమో త్రేతాయుగమో అని పేర్లు పెట్టారు. వేరే ఆ ఉన్నటువంటి నడిచేటటువంటి ధర్మాన్ని బట్టి. అప్పుడు ఉంటాయి అధర్మాలు లేవని కాదు, కేవల ధర్మము ఎప్పుడు ఉండదు, కేవల అధర్మము ఎప్పుడు ఉండదు. అయితే ధర్మము పాళ్ళు పెచ్చుగా ఉంటాయి అప్పుడు, ఇప్పుడు అధర్మం పాలు పెచ్చుగా ఉంటుంది, అంతే తేడా. ఇదిగో రాముడు ఇలా ఉండేవాడు ప్రజలతో అని చెబుతూ ఉన్నారు. ప్రజాశ్చ అని చకారం ఒకటి, చ అనేది సంస్కృత భాషలో తూహి చాహ స్మాహ వై అని కొన్ని అక్షరాలు ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఇవి పాదపూరణముగా అంటే 8 అక్షరాలు కావలసి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువగా కూడా ఈ చకారాలు వస్తూనే ఉంటాయి. దాంతో 8వ అక్షరంగా దాన్ని చేర్చుకుంటారు. ఒక్కొక్క చోట విశేషమైన అర్థాలను కూడా ఇస్తూ ఉంటాయి. ఇవి తూ అంటే అవధారణార్థకమని, చ అంటే ఇంకా మిగిలిన సముచ్చయము అని, మిగిలిన వాటిని కూడా తీసుకోవటము అని. ప్రజాభిశ్చ ప్రజశ్చ ఇలా 2 చోట్ల చకారములు ఉన్నాయి. ఈ చ ఆదయ సర్వత్ర ఉక్త గుణ సముచ్చయార్థాహ. ఈ చ అనేటటువంటివి ఇక్కడ 3 చాలు ఉన్నాయి. నచ అనృత కథు అంటూ 3 చాలు. ఈ చాలు ఏం చెప్తూ ఉన్నాయి అని అంటే సర్వత్ర ఉక్తగుణ సముచ్చయం, ఈ అన్ని గుణాలు కలవాడు. ఈ చెప్పబడినటువంటి గుణములు అన్నీ కూడా కలిగినటువంటి వాడు, ఈ మొత్తం అన్నీ కలవాడు రాముడు. ఈ గుణముల చేత ప్రజలను అనురంజింపచేస్తూ ఉన్నాడు అనేటటువంటి అర్థాన్ని కూడా మనము తీసుకోవచ్చు అని చెప్తున్నారు వ్యాఖ్యానంలో. ఇక మరొక శ్లోకాన్ని చూద్దాం. సానుక్రోశో జితక్రోధో బ్రహ్మణ ప్రతిపూజక దీనానుకంపీ ధర్మజ్ఞో నిత్యం ప్రగ్రహవాన్ సుషిహి. సానుక్రోశ అనుక్రోశం అంటే దయ, అది కలవాడు. జితక్రోధ కోపమును వశము చేసుకున్నవాడు. బ్రాహ్మణ ప్రతిపూజక వేదములు పరమాత్మని తెలిసినటువంటి వారిని పూజిస్తూ ఉండేవాడు, గౌరవిస్తూ ఉండేవాడు. దీన అనుకంపి దీనులైన వారిని అందు దయను చూపించేవాడు. ధర్మజ్ఞుడు, ధర్మం తెలిసినవాడు. నిత్యము కూడా ప్రగ్రహవాన్, ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి వాడు. శుచిహి శుచిగా ఉండేవాడు. సరే, వీటికి ఆయన వివరణ ఏమిస్తారు అని అంటే సానుక్రోశ సదయ కృపాదయా అనుకంపా స్యాత్ అనుక్రోశ ఇది అమర అమర నిఘంటువు చెప్తూ ఉంది అంటున్నారు. అంటే ఈ పర్యాయ పదములు అన్నమాట, కృప దయ అనుకంప అనుక్రోశ. ఏదైనా ఒకటే దయ అనే పేరుకి సమయానుకూలంగా వాళ్ళు ప్రయోగిస్తూ ఉంటారు. ఇక్కడ స అనుక్రోశ అంటే దయ కలవాడు. అయితే దయ అంటే ఏమిటండి? దయాహినామ. దయ అంటే ఏమిటంటే పరదుఃఖ అసహిష్ణుత్వం, ఇతరుల దుఃఖములను సహించలేకపోవటం, అది దయ. ఇతరులు దుఃఖపడుతూ ఉంటే ఆనందపడటం కాదు. చాలామంది ఆనందపడుతుంటారు, రోగం వదిలిందని రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. అలా కాదు, అది ఆయన సహించలేడు. మరి సహించినప్పుడు ఏం చేస్తారయ్యా అంటే ఆ దుఃఖం పోయే పనులు చేస్తారు, వారికి మేలు కలిగేటట్టు చూస్తారు. అది దయ అంటే ఊరికే ఏడ్చే ఏం ప్రయోజనం? వాళ్ళతో పాటు మనం ఏడిస్తే ఒకరికిద్దరు ఏడ్చినట్టే అవుతుంది తప్ప. కనుక అది కలవాడు. జితక్రోధ వశీకృత కోప, కోపాన్ని వశీకృతం చేసుకున్నాడు అంటే ఎప్పుడు కూడా నతు అవశేన క్రోధ ఉత్పద్యత ఇది అర్థ. ఎప్పుడైనా సరే పొరపాటును కూడా క్రోధానికి ఈయన వశుడు కాడు, ఎప్పుడూను ఎప్పుడూ కాలేదు కూడా రాముడు. అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకుంటాడు, అది వశీకృతము అని అంటే. బ్రహ్మ బ్రాహ్మణ అంటే బ్రహ్మ అంటే వేద, తద్విదంతీతి బ్రాహ్మణాహ. బ్రహ్మ అంటే వేదమునకు పేరు, దానిని తెలిసిన వారిని బ్రాహ్మణులు అని అంటారు. ఇది అసలు మొదటి నుంచి వచ్చింది, ఇదే ఇది పుట్టుకతో వచ్చేది అని కాదు. తర్వాత దాన్ని తగిలించేశారు ఎప్పుడో, వారు చేసే పనులను బట్టి బ్రాహ్మణులు అని అంటే బ్రహ్మ అంటే వేదము, దానిని తెలిసిన వారు బ్రహ్మ అంటే పరబ్రహ్మ కూడా, పరమాత్మను తెలిసిన వారు కూడా బ్రాహ్మణులే. ఇలా 2 రకాలుగానూ చెప్పొచ్చు. అలాగే క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ. క్షత అంటే గాయము, గాయము అనేది ఒక ఇబ్బందులను తెలియచేసేది. ఎవరి చేతో బాధలు పడితే అక్కడ న్యాయాన్ని ఇచ్చినట్లయితే ఈ బాధలు తీసివేయబడతాయి. కనుక న్యాయమును పాలించేటటువంటి వారు క్షత్రియులు అని పేరు. విషం ప్రాప్నోతి ఇది వైశ్య. విషం అంటే ఒక చోట నుంచి వస్తువులను మరొక చోటకి, ఇక్కడ లేని అక్కడికి, అక్కడ లేని ఎక్కడికి ఇలా చేర్చేవారిని వైశ్యులు అంటారు. మరి అదే కదా, ఎక్కడి నుంచో తెస్తారు ఇక్కడ అమ్ముతారు, ఇక్కడే తీసుకెళ్తారు మరొక చోట అమ్ముతారు ఇలా. ఇక శుచం ద్రాతి ఇది శూద్ర, దుఃఖాన్ని పోగొట్టేవాడు శూద్రుడు. దుఃఖించేవాడని చెప్పారు పూర్వులు, అది తప్పు. దుఃఖించేవాడు ఏంటి, ఎందుకు దుఃఖిస్తాడు? వాడు దుఃఖించాల్సిన అవసరం ఏంటి అసలు? వాడు సేవ చేస్తాడని ఓ పక్కన చెబుతూ వాడు దుఃఖిస్తాడంటారేంటి? సేవ చేశాడంటే ఎదుటి వాళ్ళ దుఃఖాన్ని పోగొడతాడు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు సేవ సేవ చెబుతున్నారు కదా అందరూ కూడా, ప్రజాసేవ, సమాజ సేవ, అన్నీ సేవ చేయాలని చెబితే ఈ లేడుస్తూ చేస్తున్నారా ఏమిటి? ఎదుట వారి ఏడుపులు పోగొడటానికి చేస్తున్నారు. కనుక శుచం ద్రాతి ఇది శూద్రః, దుఃఖాన్ని పోగొట్టేవాడు శూద్రుడు. ఇవి సరైనటువంటి అర్థాలు. కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన ఇవన్నీ పూర్వం అసలు ఆరంభమైనప్పుడు లేవు, ఇప్పుడు కూడా చాలా వరకు తోసిపారేశారు. ఎవడు లెక్క చేయట్లేదు అసలు వీటితో ఎవడికి కావాలి కనుక ఇవి, ఏది పుట్టుకతో వచ్చినాయంటే ఉంచుకో నీ దగ్గర, ఎవడు కాదన్నాడు? పుట్టుకతో వస్తే ఉంచుకో, నేను ఎవరిని కాదంటారు. అప్పుడు నీ పుట్టుకతో నీ శరీరం వచ్చింది, నీ కళ్ళు వచ్చినాయి, నీ ముక్కు వచ్చింది, నీ కులం వచ్చింది, నీ గోత్రం వచ్చింది, ఉంచుకో. ఎవరికేంటి, నీ కన్ను ముక్కు ద్వారా ఎవరికి ఉపయోగం లేనట్టే నీ కులము గోత్రము ద్వారా కూడా ఎవరికి ఉపయోగం లేదు. అది నీకే ఉపయోగం. ఎవరికి ఉపయోగం? నీ కన్ను నీకే, నీ చెయ్యి నీకే, నీ శరీరం నీకే. నీకు ఉపయోగపడితే నీ భార్యకి, నీ బిడ్డలకి, అంతే తప్ప నువ్వు సమాజానికి ఏమి ఉపయోగపడతావు? కనుక నీ కులము, నీ గోత్రము, నీ శరీరము, నీ అన్నీ అట్లాగే నీ కుటుంబానికి ఉపయోగించుకో, ఎవడూ కాదనడు. అంతే తప్ప నేనెంత గొప్ప అని నువ్వు నన్ను పూజించంటే ఎవడికేం పెట్టిందట, ఎందుకు పూజించుతాడు? కనుక అవన్నీ ఇప్పుడు పోయినాయి, దాదాపుగా అప్పుడు పోయినాయి. మొదట్లో అసలు లేవు, మధ్యలో వచ్చింది ఎప్పుడో. ఈ మధ్యలో వచ్చినటువంటిది మధ్యలోనే పోతుంది ఎప్పుడైనా సరే, అంతే. అలా ఒకప్పుడు వచ్చినాయి కనుక మనం ఎంత చెప్పుకోవాల్సి వస్తుందో వాటిని గురించి, అంతే. దాని గురించి ఏమీ ఎక్కువగా చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రతి పూజక బ్రాహ్మణులను, ఆ వృద్ధులను పూజించినట్టే వేదములు తెలిసిన వారిని కూడా ప్రత్యుగమ్య లేచి నిలబడి గౌరవించేవాడు. ఇక దీనానుకంపి అంటే దీనులు వారు, ఎత్ర దీనో దృష్ట తత్రైవ స్థిత్వ దానమానాధికరణం. ఎక్కడ అనుకంప ఏం చూపించేవాడంటే విశేషంగా ఏమిటనంటే, ఎక్కడైతే ఈయనకు దీనులు కనపడితే అక్కడ వారికి ఎలా దీనులు అవుతారంటే, లేనిది ఏదైనా ఒకటి పోగొట్టుకుని దీనుడు అవుతాడు. అది పోయిందని ధనం పోవచ్చు, మనసులో ఆలోచనలు పోవచ్చు, బుద్ధి పోవచ్చు, అలా వాటిని కల్పిస్తాడు ఈయన. పోయిన వాటిని ఇచ్చి దుఃఖించకండి, దేనికోసం మీరు బాధపడుతున్నారో అది నేను ఇస్తున్నాను అని అంటూ, బుద్ధి లేకపోతే బుద్ధిని కల్పిస్తాడు. ఎవడైనా చావాలనుకునేవాడిని కూడా చావద్దురా అని చెబుతాడు రాముడే. అలా దీనుల విషయంలో ఆయన అనుకంపను చూపిస్తాడు. ఇక ధర్మజ్ఞుడు అంటే సామాన్య ధర్మము, విశేష ధర్మము రెండు తెలిసిన వాడట. సామాన్య విశేష ధర్మజ్ఞ, సామాన్య ధర్మం ఒకటి, విశేష ధర్మం ఒకటి, రెండు ఉంటాయి ఎప్పుడూ. సామాన్యంగా సత్యము పలకటము సామాన్య ధర్మము, అయితే ఎదుటవాడికి కీడు కలిగించేదైతే పలకకూడదు. మరి అది అబద్ధం కాదా? కాదు, అది విశేష ధర్మం. అది కూడా సత్యము కంటే ఎక్కువ ఫలమిస్తుంది. నువ్వు ఒక విషయంలో వాడిని రక్షించడానికి ప్రాణాలు మానాలు ఏయో పోయేటప్పుడు నువ్వు ఒక అబద్ధమాడైనా రక్షించినా సరే అది విశేష ధర్మమై ఇంకా పుణ్యం వస్తుంది అని చెప్పారు. ఇక ప్రగ్రహవాన్ అంటే నియమవాన్, నియమము కలవాడు. ఒక నియమము అంటే ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకుంటే దాన్ని విడవని వాడు. ఎలా అంటే, అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ ఇది వక్ష్యతి. ఆ ముందు చెప్పబోతున్నాడు ఆ యుద్ధకాండలో విభీషణుడు వస్తే, నేను అభయమిస్తానయ్యా, నన్ను ఎవరైనా సరే నీ వాడను అని అంటే నేను అభయమిస్తా వాడికి, అంటే భయం లేకుండా చేస్తా వాడికి, వాడి వాళ్ళకి కూడా, అందరికీ ఇస్తా, అందరి నుంచి రక్షణ కూడా కల్పిస్తా. మరి ఏమిటయ్యా ఇది అంటే, ఇది నా వ్రతము అన్నాడు ఆయన. వ్రతం అంటే ఏమిటి? నియమపూర్వకంగా చేసేది, విడిచిపెట్టేది కాదు. ఏదో మాట చెప్పేసి ఇవాళ ఒక మాట చెప్పేయటము, రేపేమో చెప్పానా ఆ మాట నేను అన్నానా, సరే చూద్దాం చేద్దాం. మనకు తెలిసినయేగా ఈ మాటలు. చాలామంది అంటారు చూద్దామంటే 6 నెలలు, చేద్దామంటే 3 నెలలు అని అలా చెబుతుంటారు. అలాగే ఇలాంటి కాలం ఇది, అప్పుడు అలా కాదు, నాది నా వ్రతం అంటే నా నియమం అయ్యా, నేను దాన్ని విడిచిపెట్టను. ఎవడన్నా వ్రతాన్ని, వాడి వ్రతాన్ని వాడు విడిచిపెడతాడా? ఎవడూ విడిచిపెట్టడు. అదిగో అది కలవాడట రాముడు. ప్రగ్రహవాన్ అంటే దాన్ని విడిచిపెట్టని నియమం కలిగినటువంటి వాడు అని చెప్తూ ఉన్నారు ఈ మాట చేత. ఇక శుచిహి. శుచి అంటే ఏమిటి? మనం ఏమనుకుంటాం, 4 సార్లు నీళ్ళలో మునిగితే శుచి, వాడికి శుచి లేదు, శుభ్రము లేదు అంటుంటారు. మామూలుగా స్నానం చేయడు అంట, స్నానం చేస్తేనే శుచి అనుకుంటున్నాం మనం. ఇక్కడ శుచి అంటే ఏంటో చెబుతూ ఉన్నారు. శుచిహి అని అంటే పరస్వ అనాకాంక్షి. పరస్వ అంటే పరుల యొక్క ధనము, స్వ అంటే ధనము, ఇతరుల ధనమును కోరని వాడట శుచి అంటే. చూసారా ఎంత గొప్ప అర్థాన్ని ఇస్తూ ఉన్నాడో గోవిందరాజస్వామి. ఆయన శుచి అనే ఓ పదం చెప్పాడు, ఈయన దాని వ్యాఖ్య చేస్తున్నాడు. అంటే మరి ఈయన చెప్పటమేనా అని అంటే కాదండి, మనువు కూడా చెప్పాడు, యో అర్థే శుచిహి సహి శుచిహి నా మృద్దు వారి శుచి శుచిహి ఇది మనుస్మరణాత్, మనుస్మృతి. అయితే మనువు ఏదో నాశనం చేసేసాడని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏం చేశాడో అది వాళ్ళకి ఇష్టం లేకపోతే కానివ్వండి, ఎవరు కాదనరు. కానీ కొన్ని కొన్ని మంచి ధర్మాలు ఉన్నాయి. కేవలం మనువు అంటే అసలు ఒక్కడ కాదు, రాజ్యాంగం అది. ఇప్పుడు మన రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేసుకున్నట్లుగానే అప్పుడు కూడా అలా జరిగినవే. ఇప్పుడు దాన్ని మార్చుకోవచ్చు, అంతే తప్ప ఒక వ్యక్తిని దూషించాల్సిన పని లేదు. ఇప్పుడు మన రాజ్యాంగంలో ఎన్నో మార్పులు చేశారు కదా, మరి ఆ మార్పులు చేసి రాజ్యాంగం ఎవరు రాశారండి అంటే అంబేద్కర్ అని చెప్తుంటాం, ఒక కమిటీ ఆయన అంటారు. మరి ఎందరో కదా మార్పులు చేసింది. అలాగే మనువు అన్నప్పుడు అక్కడ మనువు వ్యక్తి కాదండి, భృగువు చెబుతాడు. ఆ పుస్తకాన్ని చూస్తే ఎవరు చూసినా కనపడుతూ ఉంటుంది, అక్కడ భృగువు చెబుతుంటాడు. అంటే మనుధర్మము అని అంటే ఏంటంటే, మనువు అంటే బ్రతుకు తెరువు, బ్రతుకు తెరువుకి చూపించే ధర్మాలు అవి. తర్వాత వాటిని మార్చుకోవచ్చు, ఇప్పుడు మార్చాలి, అవసరమైతే మార్చుకోవాలి, ఎప్పటికప్పుడు సవరణలు చేయాలి. అది చేయకపోతే మనది తప్పు. కానీ ఆనాడు వాళ్ళ ధర్మాలు వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు పోయారు, అయిపోయింది ఆ కాలం. ఇప్పుడు ఎవరైతే గుడ్డిగా పట్టుపడతారో అది మార్చడానికి ఇల్లేదనేటటువంటి పట్టుపట్టేవాళ్ళు మూర్ఖులే అవుతారు. కనుక ఆ ధర్మం అది, దాన్ని మనం గ్రహించాలి. ఇలా ఆయన చెప్పాడట ఏంటంటే, యో అర్ధే శుచి సహి శుచిహి, అర్ధమునందు అంటే ధనమునందు ఎవడైతే నిక్కచ్చిగా ఉంటాడో, అసత్యం ఆడకుండా మోసం చేయకుండా కపటం లేకుండా ఉంటాడో అదే శుచి అంటే. అంతేకాని నా మృత్తు వారి ఏదో మట్టి పూసుకుని స్నానం చేయటమో నీళ్లతో స్నానం చేయటమో కాదు అన్నాడు ఆయన. ఒకప్పుడు మట్టి పూసుకుని స్నానం చేసేవాళ్ళు, మరి ఇప్పుడు ఆ మట్టి సబ్బుల రూపంలో వచ్చేసింది, మరి మార్పు రాలా? కనుక ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. అటువంటి వాడు రాముడు, ఇవన్నీ కలిగినటువంటి వాడు రాముడు. దీని పరామర్శ రేపు మరొక్కసారి చూసుకుందాం. సింహావలోకనం ఇప్పుడు సమయం అయిపోయింది. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.